211 హ్రీంకార దీర్ఘ కాహంసి దీరికాసం భా హ్రీంకార దీర్ఘ కాహంసి హ్రీంకార ఏవ రాజోద్యాన క్రీడావాపి సంసార కానన సంచారీ లోకని శ్రాంతి కారణత్వేన హ్రీంకారః తయోపమీయతే ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చన ఇతి శృణే ఆ సమంతాద్రమయత్యస్మిన్ ఇత్యారామః అథవా జగత్ తత్రోపాసనాదినా పరమానంద ప్రాపకతయా వా హ్రీంకారః అపమాయతే తస్మిన్ హంసి స్త్రీ హంసః యథా లోకే సారాసార వివేకీ హంస్య ఆధారస్పణకమలాదిమతి వాపికా మహారాజ సంబంధిని విజ్ఞాప్యతే తద్వద్వాచ్యార్థరు సతయా ప్రకాశమానా సతీ స్వసంబంధ బీజస్య శుభోత్పాదకత్వ మోక్ష హేతుత్వం ద్యోతయతీత్యభిప్రాయ ఓం హ్రీంకార దీర్ఘ హంస్యే నమః ఆం వి హ్రీంకార మే దీర్ఘక దీర్ఘకయ్యనగా రాజులు విలాసముగా విహరించుటకు ఉద్యానవనములో నిర్మించిన నీకు సంసారమను కాననములో సంచరించినట్టి జనల విశ్రాంతికి కారణముగుట వలన హ్రీంకారము ఆకోనేరుతో 314 లలితా త్రిశతీ భాష్య 315 పోల్చబడినది ఆరామమస్య పశ్యంలో నతం పశ్యతి కశ్చన ఈ పరమాత్మ యొక్క ఉద్యానవనమును అందరు చూచుదురుగాని దూ పరమాత్మను జూచువార ఆస్ట్రల్ లేకు అనుసృతి వలన పరమేశ్వర సృష్టమైన జగత్తు యొక్క విలాసమునే జూతురుగాని యా పరమేశ్వరుని దర్శించుటకై యత్నించు నారణును లేరని భానము దేనియందు సంపూర్ణముగా సుఖమనుభవింతుమో దానిని ఆరామమని లేక జగత్తు అనిగాని ఎందురు ఆయారామమునందు లేక జగత్తులో ఉపాసనాదుల చేత పరమానంద ప్రాపక మగుటాలన హ్రీంకారము ఆరామముతో పోల్చబడినది యుద్యాన స్థవాపిక కోనేరు ఎందు సంచరించినట్టి హంస లోకములోసార అసర్ప పదార్థములను నిరశ్రీరములను జడచేతనములను వివేచన చేయునట్టి స్త్రీ హంస దానికావాస స్థానము సువర్ణ కమలాది పుష్ప శోభితము మహారాజు సంబంధితమునైన వాపిక చేత తెలియజేయబడును. ఆ రీతిగా పరమేశ్వరి వాచ్యార్థరూపముతో ప్రకాశమాన ఎగుచు స్వస్వబంధి అయిన హ్రీం బీజమునకు సుఖజనకత్వ రూపమైన మోక్ష హేతుత్వమును ద్యోతనము చేయునదని అభిప్రాయము.